మెదడు పుస్తకం 12వ భాగం. శాస్త్రవేత్తలు నాడీ సంకేతాలని మరింత సున్నితంగా కొలిచే పద్ధతులు రూపొందించారు. ఈ ప్రయత్నంలో గొప్ప విజయాన్ని సాధించిన ఇద్దరు ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు అలాన్ లాయిడ్ హాడ్జ్కిన్ మరియు ఆండ్రూ ఫీల్డింగ్ హక్స్లే. వీళ్ళిద్దరూ లావుపాటి ఆక్సాన్లు గల స్క్విడ్ అనే సముద్రజరం మీద పరిశోధనలు చేయసాగారు. సన్నని ఎలక్ట్రోడ్లు ఆక్సాన్లోనికి పోనిచ్చి అందులో ప్రసారమయ్యే నాడీ సంకేతాన్ని కొలిచారు. విద్యుదావేశం గల పరమాణువులు ఆక్సాన్ లోపలికి బయటికి కదులుతూ విద్యుత్ సంకేతాన్ని ఎలా కలగజేస్తాయో అంతా విపులంగా 1952లో వీళ్ళిద్దరూ వర్ణించారు. 1924లో హన్స్ బెర్గర్ అనే జర్మన్ వైద్యుడు మెదడులో విద్యుత్ చలనాలను కొలిచే ఓ చక్కని పరికరాన్ని తయారు చేశాడు. ఈ పద్ధతిలో తల మీద విద్యుత్ తీగలు అంటిస్తారు. మెదడులో విద్యుత్ తరంగాలు అటూ ఇటూ ప్రసారం అవుతుంటే వాటి ఆనవాళ్లుగా బయట తలకి అంటించిన తీగల్లో విద్యుత్ ప్రవహిస్తుంది. ఆ చలనాలన్నీ కాగితం మీద ప్రింట్ చేయబడతాయి. అలా కాగితం మీద అచ్చువేయబడ్డ రేఖల రూపురేఖలు వ్యక్తి యొక్క మనోస్థితి బట్టి మారుతాయి. కళ్ళు తెరుచుకుని ఉంటే ఒకలా, మూసుకుంటే ఒకలా, మెలకువలో ఒకలా, నిద్రలో మరోలా, ఇలా మారుతూ ఉంటాయి. ఆ రేఖలలో కనిపించే ప్రతి చిన్న పరిణామానికి అర్థం వెతకడం కష్టం కావచ్చు. కానీ మెదడులో ఏదైనా పెద్ద దోషం ఉన్నప్పుడు ఆ రేఖలలో ప్రస్ఫుటమైన తేడాలు కనిపిస్తాయి. అలా మెదడులో విద్యుత్ తరంగాల్ని కొలిచే పద్ధతినే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అనగా ఈఈజీ అంటారు. అంటే ఈ గ్రీకు మాటకి మెదడులో విద్యుత్ చలనాల రచన అని అర్థం. విద్యుత్ సంకేతం న్యూరాన్లో ఒక కొన నుండి మరో కొనకి ప్రసరించవచ్చు. అంటే ఒక కొనలో ఉన్న డెండ్రైట్లో బయలుదేరి నాడీ కణదేహం ద్వారా ముందుకు సాగి ఆక్సాన్ ద్వారా ప్రసారమై ఆక్సాన్ కొనకి చేరుకోవచ్చు. ఆక్సాన్ కొనలో సంకేతం సైనాప్స్ని చేరుతుంది. ఒక న్యూరాన్ యొక్క ఆక్సాన్ కొనకి అవతడి న్యూరాన్ యొక్క డెండ్రైట్ కొనకి మధ్య చిన్న ఎడం ఉంటుంది. మరి విద్యుత్ సంకేతం ఆ ఎడాన్ని ఎలా దాటుతుంది? నాడీ సంకేతం ఫలితంగా ఆక్సాన్ కొన వద్ద నుండి ఏదో రసాయనం విడుదలవుతుందని ఎంతోమంది జీవశాస్త్రవేత్తలు నమ్మేవారు. అలా విడుదలైన రసాయనం సైనాప్స్ని దాటుకుని అవతలి పక్క ఉన్న డెండ్రైట్లో విద్యుత్ సంకేతాన్ని కలగజేయగలదు. కానీ ఈ విషయాన్ని నిరూపించడం ఎలా? 1921లో ఒకరోజు ఆటో లూయి అనే జర్మన్ అమెరికన్ జీవశాస్త్రవేత్త ఈ సమస్య మీదే పనిచేస్తున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకు పనిచేసి అలసటతో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారు 3 గంటలకి ఎందుకో హఠాత్తుగా తెలివచ్చింది. ఏదో కొత్త ప్రయోగం చేయడానికి పథకం అంతా లీలగా మనసులో మెదులుతోంది. ఆలస్యం చేస్తే కల చెదిరిపోతుందేమోనని భయపడి వెంటనే దగ్గరలోనే ఉన్న ఓ కాగితం తీసుకుని ప్రయోగం యొక్క పథకం అంతా వివరంగా రాసుకుని తిరిగి నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేచాక అర్ధరాత్రి తను ఊహించిన ప్రయోగం గురించి ససేమీరా గుర్తుకు రాలేదు. కాగితం మీద కెలికిన రాతలేవి బోధపడలేదు. మర్నాడు అలాగే తెల్లవారు 3 గంటలకి తెలివచ్చింది. ఈసారి ప్రయోగం స్పష్టంగా జ్ఞాపకం వచ్చింది. ఈసారి నిర్లక్ష్యం చేస్తే మర్చిపోతాడేమోనని వెంటనే ప్రయోగశాలకు వెళ్ళి పనికి ఉపక్రమించాడు.